ఇంద్రకృతరామ స్తుతి. యుద్ధకాండ 13వ సర్గ. ఇంద్రోవాచ: భజేహం సదారామమింది వరాభం. భవారణే దావానలా భాభిదానం. భవాని హృదాభావితానందరూపం. భవభావ హేతుం భవాది ప్రపన్నం సురానిక దోహఖాఘనాసేక హేతుం నరాకారదేహం నిరాకారమిగ్యం పరేసం పరానందరూపం వరేణ్యం హరిం రామమీసం భజే భారణాసం. ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం ప్రపన్నార్తి నిశేషణాసోనిధానం తపోయోగయోగి సభావాభిభావ్యం. కపీసాదిమిత్రం భజే రామమిత్రం. సదాభోగభాజాం సుదూరే విభాంతం. సదాయోగభాజామదూరే విభాంతం. చిదానందకందం సదారాఘవేశం. విదేహాత్మజానంద రూపం ప్రపద్యే. మహాయోగమాయా విశేషానీకో. విభాసి సలీలానరాకార వృత్తి. త్వదానందలీలాకథా పూర్ణకర్ణాసదానంద రూపాభవంతి హలోకే అహం మానపానాభిమత్త ప్రమత్తోన వేదాఖిలేశాభిమానాభిమాన. ఇదానీం భవత్పాద పద్మప్రసాదా త్రిలోకాధిపత్యాభిమానో వినష్టః స్ఫురద్రత్న కేయూరహారాభిరామం ధరాభారభూతాసురానికదావం శరశ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం దురావారపారం భజే రాఘవేశం సురాధీస నీలాభ్ర నీలాంగకాంతిం విరాధాది రక్షోవధాల్లోకశాంతిం కిరీటాది శోభం. పురారాతిలాభం భజే రామచంద్రం రఘునామధిసం లసచంద్రకోటి ప్రకాశాధిపీఠే సమాసీనమంకే సమాధాయ సీతాం శుద్ధేమవర్ణాం తటిత్పుంజభాసాం భజే రామచంద్రం నివృత్తార్తి తంద్రం. శ్లో 24 నుంచి 32 వరకు తాత్పర్యము: తా నల్ల కలువ కాంతి గలవాడును, సంసారణ్యమునకు దావానలమను పేరు పొందినవాడును, పార్వతీదేవిచే హృదయమున ధ్యానింపబడువాడును, సంసారము నశింపబడుటకు ధ్యానింపబడువాడుము, ఆనందస్వరూపురును, శివాదులచే సేవింపబడు, రాముని నేనెల్లప్పుడును సేవించెదను, సురానికము యొక్క దుహఖ నాశమునకు కారణుడును, మానవరూపుడును, పొగడదగనవాడును, గొప్పవాడైన బ్రహ్మకు ప్రభువును, పరమానందరూపుడును, సర్వలోకనియామకుడును. 145 భూభారమును పోగొట్టువాడును, హరియును అగురాముని సేవించెదను, శరణాగతులకు పరమానందము నిచ్చువాడును, భక్తులచే పొందబడినవాడును, భక్తుల సమస్త దుహఖముల హరించునట్టి నామముగలవాడును, తాపసుల హృదయమందు ధ్యానింపబడువాడును, సుగ్రీవ విభీషణాదులకు సూర్యుని వంటివాడును, అగురాముని సేవించెదను, విషయలోలుకకు పొందనలవిగాని వాడును, యోగులకు సులభుడును, జ్ఞానస్వరూపుడును, సమస్తానందములకు మూలమైనవాడును, సీతాదేవి హృదయమున కానందజనకమైన దివ్యమంగళ విగ్రహముగలవాడును, అగు శ్రీరాముని నేనెల్లప్పుడును సేవించదను. రామ: నీ మహామాయ గుణ సంబంధముచే నిట్లు మానవరూపమును మానవచేష్టలు కలిగి నట్లు తోచుచున్నావు. ఆనందజనకములైన నీ కథలను వినువారు అంతఃకరణ శుద్ధి నుండి ఆత్మజ్ఞానము పొందినవారే సచ్చిదానంద బ్రహ్మరూపులగుదురు. నేను అహంకారమనే కళ్ళు త్రాగి ఏమియూ తొలియని వాడనే ముల్లోకనాథుడనే అభిమానము కలిగియుంటిని కాన నిన్ను తెలియనే తిని, ఇప్పుడు నీ పాదపద్మముల అనుగ్రహము వల్ల నా అభిమానము నశించినది. ఉత్తమములగు రత్నముల బాహుపురులను హారములను ధరించినవాడును, భూమికి భారములైన సర్వరాక్షణులను సంహరించినవాడును, శరత్కాల చంద్రుని వంటి మోముగలవాడును, భక్తులు కానివారికి పొందశక్యము కాని వాడును, అగురాముని భజించెదను. ఇంద్రనీలమణివలెను మేఘమువలెను నీలవర్ణమైన మేను కలవాడును, విరాధాది రాక్షసుల చంపి లోకములకు శాంతి కూర్చినవాడును, కిరీటధారియు శివునిచే ఉపాసించబడువాడును, అగురఘునాథుడగు రామచంద్రుని భజించెదను. కోటిచంద్ర ప్రకాశముతో వెలుగుచున్న సింహాసనమందు బంగారు వంటి మేనుగలదియు మెరుపుల సమూహమువలె ప్రకాశించుచున్నదియు నగు సీతను ఆంకమునందుంచుకోని కూర్చుండినవాడును దుహకము సోమరితనము మొదలగు సమస్త దోషములు లేని పరమానంద స్వరూపుడగు రామచంద్రుని సేవించెదను. 141. శ్రీరామచంద్రుని కోరిక మేరకు ఇంద్రుడు అమృత వర్షమును కురిపించెను. యుద్ధమున మరణించిన వానరులందరూ సజీవులైరి. విభీషణుడు వానరులందరినీ సన్మానించి పూజించెను. విభీషణుడు పుష్పక విమానమును తెచ్చెను. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతు దై విభీషణ సుగ్రీవ జాంబవంత హనుమదాదులతో ఆ పుష్పకమునెక్కి అయోధ్యాదిక్కునకు ఆకాశమున ప్రయాణమాయెను. దారిలో సీతాదేవికి ఆయా ప్రదేశములు చూపుచూ విశేషముల చెప్పుచూ పోవుచుందెను. ఇంతలో విమానము భరద్వాజాశ్రమమునకు పచ్చినది. రాముడు విమానము దిగి ఆ మహర్షికి నమస్కరించి భరతుని క్షేమ సమాచారములు అయోధ్యానగర విశేషములను తెలుసుకుని సంతసించెను. భరద్వాజుడు శ్రీరాము నిట్లు స్తుతించెను.